నీ చోటికి నీవు పొమ్ము. నిన్ను చంపినచో నాకేమి లాభము? స్త్రీహత్య, బాలహత్య, బ్రహ్మహత్య ఇవి చాలా చెడ్డవి. కనుక నిన్ను తీసుకొని ఇంటికి వెళ్ళుదును. బలాత్కారము వలన సుఖభోగములుండవు. కనుక వినయముతో చెప్పుచున్నాను, పురుషునకు యువతి వలననే సుఖము కలుగును. నీవు అందమైన దానవు, సమస్తాభరణములను అలంకరించుకొంటివి. నీవు నన్ను సేవించుటకిష్టపడుటలేదు. సుఖభోగములను విడుమని నీకెవరు బోధించిరో కదా? నీ శత్రువు బోధించియున్నచో నీవు మోసగింపబడితివన్నమాట. మనమిరువురము వివాహము చేసికొని సుఖముననుభవించుదము. నన్ను వదిలి వెళ్ళి పిమ్మట పశ్చాత్తాపడుదు. మహిషుడు శ్రీదేవికి మండోదరి కథ చెప్పుట. పూర్వము మండోదరియను స్త్రీ తనకనుకూలుడైన గొప్ప రాజును కాదని ఒక మూర్ఖుని వరించి వివాహమాడెను. పిమ్మట మోహ పారవశ్యముచే కామార్తయై పశ్చాత్తాపమునందినది. అవి పలుకగా దేవి ఆ మండోదరి కథను వాణి ద్వారానే విని, ఓరి మందబుద్ధి, పాతాళమునకు పొమ్ము లేదా యుద్ధము చేయుము. నిన్ను తక్కిన రాక్షసులను చంపి నేను సుఖముగా వెళ్ళెదను. సజ్జనులకు దుఃఖము తొలగించి వారిని కాపాడుటకై శరీరమును ధరించుచుందును. రూపము జన్మలేని నాకు జన్మ దేవతలను రక్షించుట కొరకెనని తెలిసికొనుము. నేను నిజము చెప్పుచున్నాను. నిన్ను చంపుటకై దేవతలు నన్ను ప్రార్థించినారు. నిన్ను చంపి నేను నిశ్చలముగా నుందును. కనుక యుద్ధము చేయుము లేదా పాతాళమునకు పొమ్ము. ఈ దేవి మాటలు విని ఆ రాక్షసుడు ధనుస్సును తీసికొని యుద్ధము చేయుటకు సిద్ధమయ్యెను. వెంటనే దేవిపై బాణములు ప్రయోగింపగా దేవి వాటిని ఖండించినది. వారిరువురకు భయంకరమైన యుద్ధము జరిగెను. అంతలో దుర్ధరుడు అనువాడు వచ్చి దేవిపై అతి దారుణములైన బాణములను ప్రయోగించెను. అంతట దేవి కోపించి వాడి అయిన బాణములతో దుర్ధరుని నేలకూల్చినది. అది చూచి త్రినేత్రుడను వాడు వచ్చి ఏడు బాణములను దేవిపై ప్రయోగించెను. తన దగ్గరకు రాకముందే దేవి ఆ బాణములను ఖండించెను. త్రిశూలముతో దేవి త్రినేత్రుని బాధించెను, సంహరించెను కూడా. తరువాత అంధకుడను వాడు ఇనుపగదతో సింహమును తలపై మోదెను. సింహము కోపించి గోళ్లతో అతనిని చంపివేసినది. మరియు రోషముతో వాని మాంసమును తినివైచెను. తన రాక్షసులట్లు దేవి చేతిలో చచ్చుట చూచి మహిషుడు అత్యాశ్చర్య భరితుడయ్యెను. మరియు మహిషుడు ప్రయోగించిన బాణమును ఖండించి దేవి గదతో వాని గుండె బ్రద్దలగొట్టెను. మహిషుడు సింహరూపము ధరించి దేవి సింహమును తన గోళ్లతో చీల్చెను. వెంటనే రాక్షసుడు గజరూపము దాల్చి తొండముతో పర్వత శిఖరములు పెకలించి దేవిపై విసిరెను. శ్రీదేవి మహిషుని సంహరించుట. దేవి తన వాడి బాణములతో కొండ శిఖరములను నుగ్గు నుగ్గు చేసెను. మరియు పెద్దగా నవ్వినది. మరియు బంగారు పాత్రతో మద్యము త్రాగి క్రోధముతో మహిషుని చంపగోరినదై శూలము చేతబట్టి రాక్షసుని పైకి ఉరికెను. దేవతా గణములామెను స్తుతించి పుష్పవర్షమును కురిపించెను. ఆ రాక్షసుడు అనేక మాయారూపములు దాల్చి దేవితో యుద్ధము చేసెను. చండిక రోషారుణ నేత్రములతో కూడి త్రిశూలముతో బలము కొలది వాని రొమ్ముపై పొడిచెను. అంతట వాడు మూర్ఛనొందెను. వెంటనే లేచి కాళ్లతో దేవిని తన్నెను, మరియు వికటముగా నవ్వెను. ఆ ధ్వనికి దేవతలు ఆశ్చర్యమునుందిరి. అంతట దేవి 1000 అంచులు గల సునాభమును చక్రమును చేత పట్టుకొని మహిషునితో ఇట్లనెను, ఓరి మదాంధ, ఇప్పుడే ఈ చక్రము నీ కిత్తు కనుత్త వింపగలదు. నీవు యమపురికే గుదువు అని చక్రమును వానిపై విసిరెను. మహిషాసురుని శిరస్సు తెగి నేలపై బడెను. ఆకాశమున దేవతలు జయ జయ ధ్వనులనర్చిరి. తక్కిన రాక్షసులు పారిపోవుచుండిరి. వారి మరణ వార్త విని భూమిపై గల మునులు సాధుజనులు చాలా సంతసించిరి. అప్పుడు దేవి యుద్ధరంగము వదిలి ఒక పవిత్ర ప్రదేశమున కూర్చుండెను. దేవతలెల్లరూ సుఖప్రదాయినియగు శ్రీదేవిని స్తుతించుటకామే సమీపమునకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు మహిషుని మరణమునకు పరమానంద భరితులై జగదంబనిట్లు స్తుతించిరి. దేవతలు శ్రీదేవిని స్తుతించుట. ఓ భగవతి దేవి, నీ దివ్య శక్తి ప్రభావము చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి సంహార కార్యములననుసరింపగలుగుచున్నారు. కనుక వాస్తవముగా సృష్టి స్థితి సంహారకారిణివి నీవే. శ్రీమాత, నీవు సత్యముగా కీర్తి ధృతిమతి విశ్వగతి స్వరూపురాలవు. కరుణ శ్రద్ధ దయ నీ స్వరూపములే. గిరిజ కమల జయ మొదలగు పేర్లు కలదానవు. తుష్టి పుష్టి ప్రమా బుద్ధి ఉమా మొదలగు రూపములు నీవే. విద్య క్షమ మేధ కాంతులు నీవే. నీ సహాయము లేనిదే శేషుడు భూమిని మోయగలడా? అమ్మా, నిజమునకు నీవే భూమాతవు. కానిచో మహాభారముగల భూమి నిరాధారముగా ఆకాశమందెట్లు నిలువగలదు? ఈ జనులు నీ మాయచే మోహితులై హరిహరాది దేవతలనారాధించి స్తుతించుచున్నారు. దేవతలు నీ సహాయము లేనిదే ఏ పనియు చేయజాలరు. ఇక తక్కిన ప్రాణుల విషయము చెప్పనేలా? నీవు చరాచర ప్రాణులకు వారి వారి కర్మానుసారముగా సుఖదుఃఖము లొసగుచుందువు. నీ దయామృతము వర్ణనాతీతము. నీవు రాక్షసులను సంహరించి వారికి స్వర్గమందు గొప్ప గొప్ప సుఖముల సమకూర్చుచున్నావు. నీ పవిత్ర చరిత్ర భక్తులకు సకల సంపదల నొసంగును. అన్ని కోరికలను తీర్చును. నీవు శరీరము ధరించుట ధర్మరక్షణమునకు అధర్మ నాశనమునకు మాత్రమే. మానవులి లోకమున నిన్ను విడిచి ఇతర దేవతలనారాధించుట చేతిలో దీపమున్నను చీకటి నూతిలో కూలుట వంటిది. నీవు సుఖశాంతులనొసగు విద్యాస్వరూపవు. ఘోర సంసార దుఃఖముల కలిగించు అవిద్యవు నీవు. నిన్నారాధించు మోక్షకాములకు శాశ్వత సుఖమునిచ్చి తల్లివి నీవే. అజ్ఞానులు మందబుద్ధులు నిన్ను సేవింపజాలరు.